203 హ్రీం మధ్య సం ధా హ్రీం మధ్య అస్య బీజస్య జగదభిన్న నిమిత్తో పాదానభూత మాయా విశిష్ట చైతన్యనాచక తయా తత్ప్రతీకత్వేన తన్నిష్టయావద్గుణనత్వం తదుపాసనాతిశే మహిన్న అభివ్యజ్యతే. అన్యథా మంత్రపురశ్చర్యను ఇష్టసిద్ధ్యభావ ప్రసంగ స్యాత్ అవ్యవహిత పూర్వనామ్నానభివ్యక్త స్వరూపస్యాపి శబ్దజాలస్య ఏతద్బిజమాత్రాత్మన ఏవ అంకురిత బీజార్థన త్వయా పూర్వభావిత్వ ముక్తం. ఇదానీమభివ్యక్తాత్మక స్వార్థకతయా వివిర్తవాదమాశ్రిత్య వాచారంభణకారేణ నామరూపద్వయన త్వముచ్యతే. హ్రీంకార బీజః తేన శబ్దేన లక్ష్యణే మధ్యే వ్యవహారకాలే హ్రీం యస్యాః సా తథా ఘలాదిషు వస్తుషు సచ్చిదానంద ప్రతీత్యా వ్యవహారకాలేపి ప్రపంచకారణం బ్రహ్మను స్యూతతయా భాసమానం జగత్కారణమితి సిద్ధాంతః. అనేన అచేతన పరిణామారంభాదివాద నిష్ప్రమాణతయా యుక్త్యాద్యాభాసక త్వేన నిరస్తాః వేదితవ్యాః. ఓం హ్రీం మధ్యాయే నమః. శంకర గ్రంథరత్నావళి. ఆం వి ఈ హ్రీం బీజము జగత్తునకు అభిన్నవి డుట్వితో పాదాన కారణభూతమైన మాయా విశిష్ట చైతన్యవాచకముగాను తత్ప్రతీక రూపముగాను తచ్చైతన్య నిష్ఠమైన సర్వగుణపీత్వము ఆ హ్రీంకారోపాసనాతిశే మహిమ చేత అభివ్యంజితమగుచున్నది. ఆ రీతిగా కాకపోయినచో మంత్రపురశ్చర్యాదులయందు ఇష్టసిద్ధి కలుగకపోవుట ప్రసక్తము కానలసి యుండును. ఈ నామమునకు అవ్యవహితి పూర్వనామముచేత అనభివ్యక్త స్వరూపము గల శబ్దజాలము సైతము ఈ హ్రీంబీజ స్వరూపమాత్రము చేతనే యంకురించిన బీజార్థము గలదగుట చేత పూర్వభావిత్వము చెప్పబడినది. ఇప్పుడు ఈ నామమునందు అభివ్యక్త స్వరూపము గలయర్థము కలదగుట చేత వినర్తవాదమునాశ్రయించి వాచారంభణ రూపముతో నామరూపములు రెండును గలవని చెప్పబడుచున్నది. హ్రీంకార బీజార్థము ఆ హ్రీంశబ్దము చేత లక్షణదగా చెప్పబడుచున్నది. మధ్యభాగమునందు అనగా వ్యవహారకాలమునందు హ్రీం అనునామము గలదిగాన పరదేవత హీం మధ్య యని స్తోతన్య ఎగుచున్నది. ఘటపటాది పదార్థములందు సచ్చిదానంద ప్రతీతి కలుగుట చేత వ్యవహారకాలమునందు సైతము ప్రపంచ కారణమైన బ్రహ్మ అనుస్యూతముగా అంతటా నిండియుండుట చేత జగత్కారణముగా భాసించుచున్నది బ్రహ్మయేయని సిద్ధాంతము ఈ రీతిగా చెప్పుట వలన అచేతన పరిణామవాద ఆరంభవాదాదులు నిష్ప్రమాణములు యుక్త్యాభాసములు యుక్తియుక్తముల వలె భాసించునవి నగుట చేతపర సములైననని తెలియవలయును. 302 లలితా త్రిసతీ భాష్యం.